174 హానోపాదాన నిర్ముక్త సం భా హానోపాదాన నిష్మత్త అనిష్ట సాధనే హానం పరిత్యాగక్రియ ఇష్ట సాధనే ఉపాదానం స్వీకారక్రీదు పరిజిహేష ఆదిత్సావ అప్రాణో హ్యమనాహ శుభ్రః అకాయం అశరీరం నావసంతం నా ప్రియా ప్రియే స్పృశతః ఇతి బహుశ్రుతేః అశరీరస్య బ్రహ్మణః అంతఃకరణాదిధర్మాణామసంభవాత్ తాభ్యాం నిర్ముక్తా నిస్సంగేత్యర్థః నిముక్తశ్చ విముచ్యతే ఇతి శ్రుతేః ఓం హానోపాదాన నిర్ముక్తాయై నమః ఆం వి అనిష్టమునకు సాధనములైన వస్తువులను పరిత్యజించుట హానమనబడును ఇష్ట సాధనములైన వస్తువులను స్వీకరించుట ఉపాదానమనబడును పరిజిహర్ష అనగా విడిచిపెట్టవలేనను కోరికగాని ఆదిత్సయనగా గ్రహించనలేననడి ఇచ్ఛగాని లేనిది అప్రాణో హ్యమనాహ శుభ్రః ప్రాణముగానిది మనస్సుగానిది మాయా సంస్థలనములేనిది పరమేశ్వర చైతన్యమనియు అకాయం శరీరము కాని దనియు అశరీరం వావసంతం న ప్రియా ప్రియే స్పృశతః శరీరములేని సద్వస్తువును ప్రియా ప్రియములు రెండును స్పృశించవు అనుచు అనేక శృతులు ఘంటా పథముగా చెప్పుచున్నవి ఆ కారణము చేత అశరీరియైన బ్రహ్మకు అంతఃకరణాది ధర్మములు సంభవించవుగావున 264 లలితాత్రిశతి భాష్యం పరమేశ్వరి ప్రియా ప్రియములు రెండింటిచేత విడువబడినది అనగా నిస్సంగయ్యని భావము విముక్తశ్చ విముచ్యతే ప్రియా ప్రియములను ఇష్టానిష్టములను విడిచిపెట్టి వానికి అతీతముగా నుండువాడు ముక్తుడగునని శృతి చెప్పుచున్నందునదేవి హానోపాదాన నిముక్తయైన సచ్చిదానందస్వరూపిణి ఎని భావము